యాభై ఆరు ఈశ్వరోత్సంగనిలయ ఓం సం భా ఈశ్వరోత్సంగనిలయ ఈశ్వరస్య స్వభర్తుః ఉత్సంగః ఊరుతౌ నిలేహయస్యః సా తథా ఈశ్వరోత్సంగనిలయయే నమః ఆం వి తనభర్త యగు కామేశ్వరుని యొక్క యూరుపులే తొడలే నివాసస్థానముగా గలదిగాన జగన్మాత యగు కామేశ్వరికి స్వరోత్సంగ నిలయాయను నామమన్వర్ధము.